128 సనాతన సం భా సనాతన అజో నిత్య శాశ్వతో ట్రేండియం పురాణ ఇతి శ్రుతేః నిత్య సిద్ధస్వరు వేత్యర్థ ఓం సనాతనాయే నమః ఆం వి అజో నిత్య శాశ్వతో ట్రేండియం పురాణ ఈ బ్రహ్మ ఆజుడు పుట్టుకలేనివాడు నిత్యుడు సర్వదా కనబడునట్టి శాశ్వతుడు శశ్వత్సిద్ధ పురాణ పురుషుడు ఎప్పటివాడో ఎవరికిని తెలియనివాడు అనుశృతివాక్యముననుసరించి భూత భవిష్యద్వర్తమాన కాలముల కతీతమైన షడ్భాననికార రహితమైన స్వరూపము ఆ బ్రహ్మతత్వము ఆ సచ్చినానందకత్వమే శుద్ధమాయగావున పరమేశ్వరి సనాతనాయ్యను నామముతో ధ్యాకన్యయగుచున్నది. శ్లో సర్వాసనద్యా సర్వాంగ సుందరి సర్వసాక్షిణి సర్వాత్మిక సర్వసౌఖ్యదాత్రి సర్వవిమోహిసి సర్వానపద్య